247 కామేశ్వర సుఖప్రద సం భా కామేశ్వర సుఖప్రద కామేశ్వరాయ సుఖం ప్రదదాతితి నా కామేశ్వరస్య యత్సుఖం బ్రహ్మస్వరూప సచ్చిదానంద సాక్షాత్కారం దేవో భూత్వా దేవా నవ్యేతి ఇతి శ్రుత్యుక్త న్యాయత్ స్వకీయ భక్తానాం కామేశ్వరాభేదరూపం సచ్చిదానందమనాత్మకం మోక్షం దదాతిత్యర్థః ఓం కామేశ్వర సుఖప్రదాయే నమః. ఆం వి కామేశ్వరునకు ఆనందము యసగునదిగాన కామేశ్వరి కామేశ్వర సుఖప్రదాయని సంకీర్తితురాలగు చున్నది. బ్రహ్మస్వరూపము సచ్చిదానంద సాత్కార 873 లలితా త్రిసతి భాష్యం. రూపము నయన ఏస్ఖము కామేశ్వరునకు గలనో ఎట్టి సుఖమును పరమేశ్వరి ఒసంగునది. దేవో భూత్వా నప్యేతి దేవస్వరూపుడై దేవాదేవతలను పొందును అనుశ్రుత్యుప్త న్యాయము వలన కామేశ్వరి తన భక్తులకు కామేశ్వరునితో అభేదస్వరూపముగా గల సచ్చిదానంద ఘనమైన మోక్షము నొసగునదని భావము. శ్లో కామేశ్వర ప్రణయిని కామేశ్వర విలాసిని కామేశ్వర తపస్సిద్ధి కామేశ్వర మనసి ప్రియ